భువనేశ్వరియ నిర్మానసవే భువనేశ్వరియ నిర్మానసవే భువనేశ్వరియ నిర్మానసవే భువనేశ్వరియ నిర్మానసవే భువనేశ్వరియ భవబంధంగళ వీతి విడువే భువనేశ్వరి యానిర్మానసవే భవబంధంగళ వీతి విడువే భువనేశ్వరి భవదలి బరిదే నవయదే మగరి సనిధ సరిగా పద నదప మగరి సనిధ కాలిగ నప మగరి సనిధ సరిగా పద నదప మగరి దప మగ పమగ సనిధ సనిధ గరి పదరి సనిధప మగరి సరిగా పద గరరి గ పద గరి పద సాధిక గరిగ సనిధ నిధని పమగ గరిగ సనిధ గరి సనిధప మగరి సనిధ భువనేశ్వరి భవబంధంగళ నీతి అరిడువే భువనేశ్వరియా ఉదినంగళను నిగణిప మాతయా ఉదినంగళను నిగణిప మాతయా ఉదినంగళను నిగణిప మాతయా త్రిజగజననియ త్రిగుణాతీతయ త్రిజగజననియ త్రిగుణాతీతయ నిజ భక్తావన నిజవర సురభియ నిజ భక్తావన నిజవర గరి సనిధ సరిగా పద గదప మగరి గప మగ పమగ సనిధ సనిధ గరి పదరి సనిధప మగరి సరిగా పద గరరి గపద గరి పద సరిగ గరిగ సనిధ నిధని పమగ గరిగ సనిధ గరి సనిధప మగరి సనిధ భువనేశ్వరి భవబంధంగళ నీతి అరిడువే భువనేశ్వరి.